స్థూల శరీరము త్వమాంస రుధిర స్నాయుమేదో మజ్జాస్థి సంకులం పూర్ణం మూత్రపురీషాభ్యాం స్థూలం నింద్యమిదం వపుః 89 త్వమాంస సంకులం త్వక్చర్మము మాంసమాంసము రుధిర రక్తము స్నాయునాడులు మేదః కొవ్వు మజ్జ మజ్జ అస్థి ఎముకలు వీటితో సంకులం వ్యాకులమైనదియు మూత్రపురీషాభ్యాం మూత్రపురీషములతో పూర్ణం నిండిన ఇదం ఈ స్థూలం వపుహ స్థూల శరీరము వింద్యం వింఛ్యమైనది. ఇస్ శ్రీవివేక చూడమణి దేహమునందు అత్యంతము జుగుప్సను కలిగించుటకై అమూత్రపురీషాభ్యాం పూర్ణం అని చెప్పబడినది. మలమూత్ర భాండమును ఎవ్వడును స్పృశించుటకు కూడా ఇచ్చగింపడు కదా. ఇక దానియందు అహంకారమనున్నది ఇట్లుండును, అందుచేతనే నిందింపతగనది. అవ వైరాగ్యోత్పత్తికే ఈ విధముగా దేహమును నిందించి మొదట ప్రారంభింపబడిన ఆత్మానాత్మ వివేచనమును అనువర్తింపజేయుచున్నాడు. పంచీకృతేభ్యో భూతేభ్యః స్థూలేభ్యః పూర్వకర్మణ సముత్పన్నమిదం స్థూలం భోగాయతనమాత్మనః అవస్థా జాగరస్తస్య స్థూలార్థానుభవో యతః 90 ఆత్మనః ఆత్మ యొక్క భోగాయతనం భోగమునకు స్థానమైన ఇదం ఈ స్థూలం స్థూల శరీరము పూర్వకర్మణ పూర్వకర్మచే పంచీకృతేభ్యః పంచీకృతములగు స్థూలేభ్య భూతేభ్యః స్థూలభూతముల నుండి సముత్పన్నం పుట్టినది. తస్య ఆ స్థూల శరీరం యొక్క అవస్థ అవస్థ జాగరః జాగరావస్థ యతహై కారణము వలన స్థూలార్థానుభవః స్థూల విషయముల యొక్క అనుభవము కలుగునో. ఆకాశాది సూక్ష్మభూతములు పరస్పరాంశములతో కలసి స్థూలములే స్థూల శరీరమునకు హేతువులైనవి అని వెనుక చెప్పబడినది. అక్కడ పంచీకరణమనున్నది స్పష్టముగ చెప్పలేదు. ఇప్పుడిక్కడ ఆ పంచీకరణమును పంచీకృతేభ్యః అని చెప్పుచున్నాడు. పంచీకృతములు కావుననే స్థూలేభ్యః పృథివీత్యాది వ్యవహారమునకు యోగ్యములైన భూతముల నుండి అందును దేవతర్యజమనుష్యాది శరీరములు కలుగుటకు కారణమును పూర్వకర్మణ అనుపదముచే చెప్పుచున్నాడు. పుణ్యపాపమిశ్రకర్మలననుసరించి క్రమముగా దేవ స్థూల శరీరము 135 తిర్యజ్ మనుష్య శరీరములు లభించునని భావము. ఇదం ప్రత్యక్ష ముగ కనబడుచున్నదియు ఆత్మనః జీవుని యొక్క భోగాయ తనం దేనియందు భోగము కలుగునో అది భోగాయతనము అనగా సుఖదుఖానుభవజనకము అని అర్థము. సముత్పన్నం సాంకర్యము అనగా ఒక జీవునికి రావలసిన శరీరము మరియొకరికి కలుగుట అనున్నది లేకుండా పుట్టినది ఎని అర్థము. కర్మఫలదాతయు సర్వజ్ఞుడును అగు నిస్వరుడు ఆయా జీవులకు వారివారి కర్మలననుసరించి ఆయా శరీరముల నిచ్చుచుండును గాన సంకరశంకకు అవకాశము లేదు అను విషయమును సముత్పన్నం అనుపదములోని సం అను ఉపసర్గయు పూర్వకర్మణ అనుపదమును సూచించుచున్నవి. స్థూల శరీరము దేని స్వరూపమున అభిమానింపబడుచున్నదో ఆ వ్యవస్థను ఇప్పుడు చెప్పుచున్నాడు. ఆ వ్యవస్థ మారిపోవుచున్నను ఆత్మమాత్రము మార్పులేక అనుస్యూతముగా వచ్చుటను బాగుగా బోధించి అది ఆ అవస్థయు ఆ అవస్థతో సంబంధించిన స్థూల శరీరమును అనాత్మ ఎని బోధించుట ఇందులకు ప్రయోతస్య ఆ స్థూలదేహం యొక్క అవస్థ అసాధారణమైన అవస్థ అనగా అది భోగ హేతువగు సమయము జాగరము ఇంద్రియరస్తోపలబ్ధి జాగరితం ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహించడు అవస్థ జాగ్రదావస్థ అని చెప్పబడిన లక్షణము కల జాగ్రదవస్థయని యర్థము. స్థూలార్థానుభవో యతః అను వాక్యము ఈ విషయమునే విశదీకరించుచున్నది. దిక్కులు మొదలగువాని అభిమానిదేవతలచే అనుగూహితములగు శ్రోత్రాదీంద్రియములచే గ్రహింపబడు శబ్దాది విషయములు స్థూల విషయములు. స్వప్నమునందు ఇంద్రియముల వ్యాపారము లేకపోవుటదే ఆ వ్యవస్థయందు వాసనా రూపముననున్న శబ్దాదులను దేవతానుగూహితములగు ఇంద్రియములు గ్రహించుట అనునది ఉండదు. మనస్సు కూడా ఇంద్రియమే అనుపక్షమునందు స్వప్నావస్థలోని విషయములు మనోరూపేంద్రియ జనము. 138 శ్రీవి వేకచూడామణి ములచే గ్రహింపబడినను ప్రసిద్ధములుగు చక్షురాదీంద్రియములచే గ్రహింపబడుట ఎనున్నది లేదు అని భావము. యత ఏ కారణము వలన ఏ స్థూల శరీరము వలనను స్థూల శరీరాభిమానము వలనను స్థూలార్థములు అనుభవము కలుగుచున్నదో తత ఆ కారణము వలన ఆ స్థూలదేహమునకు జాగరము అవస్థ అనగా జాగరావస్థ స్థూల శరీరమునకు సంబంధించిన వ్యవస్థ అన పైన చెప్పిన విషయమునే స్పష్టీకరించుచున్నాడు. బాహ్యేంద్రియే స్థూల పదార్థ సేవాం స్రక్చందనస్యాది విచిత్ర రూపాం కరోతి జీవః స్వయమితదాత్మనా తస్మాత్ ప్రశస్తి వపుషోస్య జాగరే. 91 జీవః జీవుడు స్వయం తాను ఏతదాత్మనా ఈ స్థూల శరీరమునందు తాదాత్మ్యబుద్ధితో బాహ్యస్త్రియే బాహ్యములగు ఇంద్రియములచే ప్రచ్ఛందనత్రయాది విచిత్రరూపాం మాలికలు చందనము స్త్రీలు మొదలగు విచిత్రరూపములు గల స్థూల పదార్థ సేవాం స్థూల పదార్థముల సేవను కరోతి చేయుచున్నాడు. తస్మాత్ ఆ కారణము వలన జాగరే జాగ్రదవస్థయందు అస్య వపుషః స్థూల శరీరమునకు ప్రశస్తి అహ ప్రాధాన్యము. బాహ్యేంద్రియే హ్వఘ్రాణక్షురాదులగు బాహ్యేంద్రియములచే రూప్యతే విషీక్రియంతి ఇతి రూపాణి అను వ్యుత్పత్తిచే విషయముగా చేయబడుచున్నవి అనగా ఇంద్రియగోచరము లఘు పదార్థములు అని యర్థము అని యర్థము. మాలలు చందనము స్త్రీలు మొదలగు విచిత్రమైన విషయములు గల స్థూల పదార్థ సేవనమును ఆయా ఇంద్రియాధిష్ఠాన దేవతల అనుగ్రహముచే కలుగుచుండెడు సుఖదుఃఖానుభవమును పదార్థముల స్థూలత్వము వెనుక అనగా స్థూల శరీరము. 137 స్పష్టీకరింపబడినది జీవః ప్రత్యేగాత్మ ఏతదాత్మనా స్థూలదేహాత్మ ద్వారా అనగా మనస్సు ద్వారా స్థూల శరీరమునందు ప్రతిఫలించిన స్వరూపముతో స్థూల శరీరముపై అధ్యస్తమగు ఆత్మభావముతో అని తాత్పర్యము. స్వయముగనే చేయును స్వప్నమునందు మనస్సునకు స్థూలదేహముతో సంయోగముండదు అందుచే దానియందు సరూప ప్రతిబింబము అనునది కూడా ఉండదుగాన అప్పుడు స్థూల శరీరము భోగహేతువు కాదు. స్వప్నమునందు భోగహేతువైనది కాల్పనికము వాసనామయము అగు మరియొక స్థూల శరీరమే. ప్రసిద్ధమగు తమ తమ స్థూలదేహముల కంటే భిన్నములైన తిర్యగ్దేవాది దేహములతో గూడా స్వప్నమునందు భోగములననుభవించుచుందురు అను విషయము ప్రసిద్ధమే కదా. కావున ఈ స్థూల శరీరమునకు జాగ్రత్తవస్థయందు ప్రాముఖ్యము. స్వప్న సుషుప్త్యవస్థలలో ఈ స్థూల దేహము విషయమున అభిమానమే ఉండదు కదా. ఈ విధముగా ఆ రెండు అవస్థలయందును భాసింపక కేవలము జాగ్రత్తవస్థలో మాత్రమే భాసించుచున్న ఈ స్థూలదేహము సర్వావస్థా సాక్షియగు ఆత్మ అనువృత్తముగుచుండ తాను నివర్తించుచుండుటచే ఆ ఆత్మ కంటే భిన్నమనియు అనాత్మయనియు సులభముగా గ్రహింపవచ్చును. అవ తన గృహమే తన ఆత్మేని లోకములో ఎవ్వడునూ భావింపడు. స్థూలదేహము విషయమునగుడ ఈ విధముగానే గ్రహింపవలసియుండగా దాని విషయమున అహంకారము ఏమాత్రమును చేయదగనది కాదు అని చెప్పుచున్నాడు. సర్వోపి బాహ్యః సంసారః పురుషస్య యదాశ్రయః విద్ధి దేహమిదం స్థూలం గృహవద్రుహమేధినః. 92 పురుషస్య పురుషుని యొక్క బాహ్యః బాహ్యమైన సర్వోపి సమస్తమైన సంసారః సంసారము యదాశ్రయః దేవిని ఆశ్రయించు. శ్రీవి శేఖచూతామణి కొనియున్నదో అట్టి ఇదం ఈ స్థూలం దేహం స్థూలదేహమును గృహమేధినః గృహస్థునికి గృహవత్ గృహము వంటి దానినిగా విద్ధి తెలుసుకొనుము. బాహ్యము అంతరము అని సంసారము రెండు విధములు సుఖము దుఃఖము కర్తృత్వము భోక్తృత్వము మొదలగునది అంతర సంసారము. జన్మము, జర, మరణము, స్థూలత్వము, బాల్యము మొదలగునది బాహ్య సంసారము. దీనిని గూర్చి రాబోవు శ్లోకమున వివరింపబడును. వాస్తవమున సంసారరహితుడగు పురుషునకు దేని విషయమున తాదాత్మ్యాధ్యాసము, ఈ దేహమే నేను అనుభ్రాంతి కలుగుచున్నదో అట్టి ఈ స్థూల శరీరము. గృహమేధన గృహస్థాశ్రమములోనున్న కుటుంబవంతునకు గృహము వంటిది అని తెలిసి కొనుము. ముందుగా ఒక ఇల్లు సంపాదించుకొని ఉన్నవాడు భార్యాదులను స్వీకరించును అను విషయము లోక ప్రసిద్ధము. గృహము కూడా లేనివాడు వివాహాదులకే ప్రయత్నింపడు కదా. అట్లే స్థూల శరీరమే ఆత్మ తాను అని తలుచుచున్నవాడు మాత్రమే దాని ధర్మములగు జరామరణాధికములు తనకు సంబంధించినవని భావించి దోహక అనుభవించుచుండును. అట్లు కానిచో దోహకాధికములేదు. స్థూల దేహాభిమానము లేని సుషుప్త్యవస్థలో జరారోగాదుల వలన కలుగు పీడ కనబడుట లేదు కదా. కావున గృహమువలే అత్యంతము భిన్నమైనదిగా గ్రహింపదగిన స్థూల దేహమునందు అహంభావము యుక్తము కాదని అభిప్రాయము. అవ ఆ బాహ్య సంసారమునే విశదీకరించుచున్నాడు. స్థూలస్య సంభవ జరామరణాని ధర్మాహస్థాల్యదయో బహువిధాః శిశుతాద్యవస్థ వణాశ్రమాది నియమా బహుధామయాః స్యూహ పూజావమాన బహుమానముఖా విశేషాః 93 138 189 స్థూల శరీరము సంభవ జరామరణాని పుట్టుక ముసలితనము మరణము స్థాల్య దయహ స్థూలత్వము మొదలగు బహువిధాహ అనేక విధములైన ధర్మాహ ధర్మములు శిశుతాద్యవస్థ బాల్యము మొదలగు అవస్థలు వర్ణాశ్రమాదనియమ వర్ణాశ్రమాదనియమములు బహుధామయాహ అనేక విధములగు రోగములు పూజావమాన బహుమానముఖాహ పూజ అవమానము సమ్మానము మొదలగు విశేషాహ విశేషములును స్థూలస్య స్థూల శరీరమునకు సింహాగును సంబంధించినవి. ఉత్పత్తి వార్క్యమరణములు స్థాల్యం అవయవముల వృద్ధి ఆదిపదముచే అవయవాపచయ తగ్గుట రూపమగు కృశత్వము తెలుపు నలుపు మొదలగు వర్ణములును అనేక ప్రకారములు గల ధర్మములు శిశుత్వము ఆద్యందు వేటికో అట్టి కౌమారము యౌవనము వార్ధక్యము అను అవస్థలును జరాశబ్దముచే వృద్ధత్వము వెనుక చెప్పబడియున్నను మరల దానిని ఇచట శేషవము మొదలగు అవస్థల మధ్య పేరునుటలో దోషము లేదు. వర్ణాశ్రమాది నియమాహ వర్గాహ బ్రాహ్మణత్వ క్షత్రియత్వ వైశ్యత్వ శూద్రత్వములు ఆశ్రమాహ బ్రహ్మచర్య గార్హస్య వానప్రస్థ సన్యాసములు ఆదిపదము చేగో గోత్రము సూత్రము మొదలగునవి వాటికి సంబంధించిన నియమములు అనగా బ్రాహ్మణత్వ బ్రహ్మచర్యాదులకు తగిన ధర్మములు కులాద్యాచారములు. బహుధా అమయాహ అనేక విధములగు జ్వరము శిరోవేదన మొదలగు రోగములు పూజ అవమానము బహుమానము మొదలగు విశేషములును సింహాగును. పూజాత్ గంధపుష్పాదులతో చేయబడిన పూజ అవమాన వాక్కుచేతగూడా ఆదరింపకపోవుట కంటితో గూడా చూడకపోవుట మొదలగు తిరస్కారము. బహుమాన ఉచ్చాసనముపై కూర్చుండబెట్టుట మొదలగునది. ఈ విధములగు విశేషములను అగును. జాతకర్మాది సంస్కారములు శరీరమునకే చేయబడును. ఆయా ఆశ్రమములకు సంబంధించిన చిహ్నములు గూడా శరీరమునందే కనబడును. అందుచే శ్రీవివేక చూడామణి వర్ణాశ్రమాదనియమములు శరీరమునకే అని చెప్పబడినది. అంతరంగమునకు గూడా కొన్ని అంతరనియమములున్నమాట వాస్తవమే, అయినను ప్రత్యక్షములగు నియమములన్నీయు ఈ స్థూల శరీరమునకే అని అభిప్రాయము. లేదా లేదా ఏ నియమములను బట్టి ఈతడు బ్రాహ్మణుడు ఈతడు బ్రహ్మచారి ఇత్యాదికము పరునిచే గూడా తెలియటకు వీలుగునో అవి నియమములని అర్థము. నియమములు శరీర సంస్కారము ద్వారా చిత్తమునుగూడా సంస్కరించును, తద్వారా జ్ఞానమునకే ఉపయోగించును. కావున అధ్యాన చేతనైనను వాటిని తప్పక ఆదరించవలెను. పూజావమానాదులకు ఇతర ధర్మములు మాత్రము బంధహేతువులుగాన ఆదరింపతగనవి కావు. 140 ఈ విధముగా అనాత్మయగు స్థూలదేహమును తనులక మగు సంసర్బంధమును వనాశ్రమాది ధర్మానుష్ఠానముచే సంసర్బంధమును విదలించుకొనవలసిన పద్ధతిని నిరూపించి, ఇప్పుడు 5 శ్లోకములలో సూక్ష్మశరీరమును నిరూపించుటకై ప్రారంభించుచున్నాడు.